la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la anna vinna papame anasuya asuyenduke irgo avva anta motame maga buddhi annaranduke sande kada kotam sanda mama shapam రాజీ కిరాణంటే పాపం పెద్దల మీద పెద్దొట్టు బుగ్గల మీద ముద్దొట్టు నీ బొట్టు మీదొట్టు చాలా పేరుకు భార్య రత్నం మెళ్ళో మంగళ సూత్రం వన్నెల బిడ్డ నా కర్రలతో నా వ్యవహారం పెద్దల మీద పెద్దొట్టు బుగ్గల మీద ముద్దొట్టు నీ బొట్టు మీదొట్టు పేరుకు భార్య రత్నం మెళ్ళో మంగళ సూత్రం వన్నెల విధన కర్రలతో నా వ్యవహారం నోట్లో వేలు కొరకని వాణ్ణి నిందే తప్ప ఎరగని వాణ్ణి నీ భామ కలపాలు చూచాలే అవ్వా అంతా మోసమే మగ బుద్ధి అన్నారందుకే సంద కాడ కోపం సంద మమ శాపం కిరాణంట పాపం మమతలన్నీ మనువు చేసి భర్తనైనానే మమతలన్నీ మనువు చేసి భర్తనైనానే శాలించు భాగోతం అనుమానం అనుభూతం శాలించు భాగోతం అన్న విన్న పాపమే అనసూయ అసూయంతుకే చంద కాడ కోపం చంద మామ శాపం రాజీ కిరాణంటి పాపం. La la la la.